ఇలా ఉంటూ ఉంటే ఇక్కడ కౌరవుల యొక్క సమర్థన కూడా జరుగుతోంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సేనాపతులను ఏర్పాటు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సేనాపతుల్లో వివిధములైన పెద్దలు ఎందరో ఉన్నారు. ఇక్కడ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు అందరూ కూడా ఇక్కడ కూడా సర్వసేనాపతులు అయ్యారు. సర్వసేనాపతులకి సర్వసేనాధ్యక్షుడిగా ఒక నియమించాలి, ఎవరిని నియమించాలి అని ఆలోచన చేసినప్పుడు అందరి యొక్క హృదయం తెలుసుకుని దుర్యోధనుడు నిస్సందేహంగా భీష్మాచార్యుల వారిని సర్వసేనాధ్యక్షుడిగా నియమించాలి అని నిర్ణయించుకుని, స్వామి కార్తికేయుడు దేవసేనలందరితో కలిసి ఎలాగా విజృంభించాడో నువ్వు కూడా ఆ విధంగా విజృంభించాలయ్యా అనగానే, అప్పుడు పట్టాభిషేకం చేసిన వెంటనే మహానుభావుడు భీష్మాచార్యుడు ముందుగా నమస్కరించుకున్నది ఎవరినయ్యా అంటే కార్తికేయ స్వామిని నమస్కారం చేసేట. ఎందుకంటే మహాసేనాని ఆయన, అందుకు తాను ఆ విధంగా నమస్కారం చేసుకుని కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, జయద్రథుడు, సుదక్షిణుడు, కృతవర్మ, కర్ణుడు, భూమిశ్రవసుడు, శకుని, బాహ్లీకుడు వీళ్ళందరినీ కొన్ని కొన్ని అక్షోహిణులకి అధినాయకుడిగా పెట్టాడు. వీళ్ళు 11 మంది వస్తారండి. ఇందాక 7 వచ్చారు సేనాపతులు, అది 7 అక్షోహిణులకి వాళ్ళు, ఇక్కడ 11 మంది, 11 అక్షోహిణులకి కూడా ఒక్కొక్క అక్షోహిణికి ఒక్కొక్కడు, మొత్తం అందరికి కలుపుకుని భీష్ముడు. అది నియమం, ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది గొప్ప అధిపతులున్నా యోగ్యుడైన సేనాపతి ఉండాలి. ఆ సేనాపతికి సమమైన బుద్ధి ఉండాలి, ధర్మనిష్ట ఉండాలి, శౌర్యం ఏంటో తెలియాలి. అలాంటి లక్షణములన్నీ నీ దగ్గర ఉన్నాయి గనక నువ్వు మా హితాన్ని కోరేవాడివి, పాపము లేనివాడివి, యుద్ధ నిపుణుడివి, అలాంటి నిన్ను మేము సర్వసేనాధ్యక్షుడిగా ఎంచుకున్నామని ఆనందంగా దుర్యోధనుడు చెప్తున్నాడు. ఏవం మే కుశలం శూరం హితేప్సిత మకల్మషం సేనాపతిం ప్రకుర్వంతి తే జయంతి రణే రిపూన్. నీలాంటి మహాత్ముడు దొరికితే మేము తప్పకుండా విజయం సాధించగలం అని చెప్తూ ఉండగా, అప్పుడు భీష్ముడు అన్నాడు, దుర్యోధన నువ్వన్నది నిజమే, కానీ నన్ను సేనాపతిగా పెట్టుకున్నప్పుడు నా వైపు నుంచి కొన్ని షరతులు ఉన్నాయి. అవి నువ్వు అంగీకరిస్తే నీ సేనాపత్యాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే నాకు నువ్వెంత ముఖ్యమో పాండవులు కూడా అంతే ముఖ్యము. మొదటే చెప్పాడండి, అందుకే వీళ్ళు పాండవ పక్షపాతులు అనద్దు. పక్షపాతం లేదు, ఇరుపక్షాలు సమన్వయం ఆయనకి. పైగా నేను వాళ్ళకు కూడా అవసరమైతే హితవచనం చెప్తాను, యుద్ధం మాత్రం నీ వైపు నుండే చేస్తాను. ఇది మొదటి షరతు, అది చెప్పాడు ఇక్కడ. వాళ్ళకు అవసరమైతే హితవచనం చెప్తాను, యుద్ధం మాత్రం నీ వైపు నుండే చేస్తాను, వాళ్ళ తరఫున యుద్ధం చేయను, ఇది నా ప్రతిజ్ఞ మొదటి చేశాను, ఇది తెలుసుకో. అందుకే వాళ్ళకి ఏమైనా రేపు పొద్దున్న అడిగితే హితవచనం చెప్పాను అనుకో, ఎందుకు అలా చేసామనద్దు, ముందే నేను ప్రతిజ్ఞ పట్టి చెప్తున్నాను. ఇక్కడ ముందే చెప్పాడండి, ఇంకా కిరీటం పెట్టకముందే చెప్తున్నాడు మహానుభావుడు. అందుకు అంగీకరిస్తే కిరీటం పెట్టి, లేకపోతే వదిలేయి. ఇంకెవరో ఉన్నారుగా పెట్టుకోవాలి, నేను అడిగానే పెట్టాను, నువ్వు అడిగో, అడిగితే నా నియమం ఇది. యుద్ధం మాత్రం నిష్కపటంగా నీ వైపు నుంచి చేస్తాను, అందుకని వాళ్ళకి గెలుపు లభించేలాగా, నీకు ఓటమి లభించేలాగా కపటము చెయ్యను, నా సర్వశక్తులు ఒడ్డి నీకోసం యుద్ధం చేస్తాను. అంతేకాదు, నా చేతులతో పెంచి పసితనం నుంచి చూసిన పాండపుత్రుల్ని నా చేతులతో చంపలేను, నువ్వు తెలుసుకో, వాళ్ళని చంపలేను. నీకు వాళ్ళ మీద ద్వేషం కానీ నాకు వైరమా ఏమిటి? అందుకు ముందే చెప్తున్నాను ఏంటంటే, పాండవుల్ని నేను చంపను మొదట చెప్తున్నాను, కానీ నా యుద్ధంతో పాండవ సేనలన్నింటినీ నశింపజేయగలను, ఇది మాత్రం తెలుసుకో. కనుక పాండవుల్ని కొమ్ము కాస్తున్నా అందరినీ కూడా, అంటే 5 పాండవుల్ని తప్ప మొత్తం 7 అక్షయుల సేనల్లో ఉన్నటువంటి భయంకరమైన సైన్యాలన్నింటినీ నేను చంపగలను, అది కూడా రోజుకు 10,000 చొప్పున చంపుతానన్నాడు. ఇక్కడ లెక్కంతా చెప్పారండి మహానుభావుడు, సత్యప్రతిజ్ఞుడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలా వారి సైన్యాన్నంతటి నేను సంహరిస్తాను, ఏమంటావు అన్నాడు. ఇంకేం కావాలండి, చాలా సంతోషం. పైగా మరొక పెద్ద షరతు ఏమిటి అంటే, కర్ణుడు, నేను, మేమిద్దరమే యుద్ధం చేస్తాం, జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఈ కర్ణుడు మాటి మాటికి నాతో స్పర్ధ వహిస్తుంటాడు కదా. సత్వే వోత్సాదనీయా మే పాండవ పుత్ర జనాధిప తస్మాత్ యోధాన్ హనిష్యామి ప్రయోగేణాయుతం సదా. ఇది ఆయన చేసిన 10,000 సైనికుల్ని పడగొడతానని, పాండవుల్ని సంహరించని ప్రమాణాన్ని చెప్పి, ఎప్పుడైతే కర్ణుడు నాతో పోటీ పడుతుంటాడు కనుక, ఈ కర్ణుడు ఉంటూ ఉంటే నువ్వు నన్ను సర్వసేనాధ్యక్షుడిని చేస్తే ఎవరు బాగుంటుందో ఆలోచించన్నట్టండి. ఇక్కడ ముందే చెప్తున్నాడు ఆయన. అనగానే వెంటనే కర్ణుడు లేచి నిలబడి అంటున్నాడు, నాహం జీవతి గాంగేయే రాజన్ యోత్సే కథంచన హతే భీష్మేతు యోత్సామి సహ గాంధీవ ధన్వని. జాగ్రత్తగా వినవలసిందండి. ఇక్కడ ఏదో భీష్ముడు కర్ణుడిని అవమానించగానే నేను యుద్ధం చేయనని అనలేదు. ఇక్కడ భీష్ముడు అంటున్న మాట ఏమిటంటే, నువ్వు నన్ను సర్వసేనాధ్యక్షుడిని చేస్తున్నావు, చెయ్యాలంటే ఇవి షరతులు. పైగా నేను సేనాధ్యక్షుడిగా ఉంటే కర్ణుడు ఎలాగో ఉండడు, ఎవడో ఒకటి కదా ఉంటాడు, అది కర్ణుడికి అంగీకారమేనా? కనుక నువ్వు నన్ను పెట్టుకుంటావా, కర్ణుడిని పెట్టుకుంటావా సర్వసేనాధ్యక్షుడిగా, మరొక్కసారి ఆలోచించి నిర్ణయించు అన్నాడు ఇక్కడ. అనగానే వెంటనే అంటున్నాడు కర్ణుడు, భీష్ముడు బ్రతికుండగా నేను యుద్ధం చేయను, ఎందుకంటే నేను ఇప్పుడు మీతో కలిసి యుద్ధం చేసిన కీర్తంతా భీష్ముడికి వస్తుంది. చూడండి వీడి దుర్బుద్ధి ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ, కీర్తంతా భీష్ముడికి వస్తుంది, అందుకు నేను ఇతడు బ్రతుకుండగా యుద్ధం చేయను, నేను అర్జునుడిని సంహరించగలను, కానీ సంహరిస్తే ఈయన సేనాపతిగా ఉండగా జరిగిందంటారు. అది ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు సరేని అంగీకరిస్తూ మహానుభావుడు దుర్యోధను చెప్తున్నాడు, నాకు మీరు ఇరువురు కూడా దగ్గర ఉంటే నేను హాయిగా యుద్ధం చేయగలను, కనుక మీరు అనుగ్రహించండి అని చెప్తూ ఇతన్ని సేనాధ్యక్షుడిగా కాకుండా మొత్తం అక్షయంలో ఒకటిగానే పెట్టుకుంటూ నిన్ను సర్వసేనాధ్యక్షుడిగా పెడుతున్నాను అని, ఎప్పుడైతే సర్వసేనాధ్యక్షుడిగా కిరీటం పెట్టాడో వీళ్ళు శంఖాలు భేరులు మోగించారు, కానీ అదే సమయంలో మేఘం నుంచి రక్తపు చుక్కలు పడ్డాయండి. భీష్ముడి తలపై సర్వసేనాధ్యక్షుడిగా కిరీటం పెట్టగానే మేఘం నుంచి రక్తపు చుక్కలు పడి ఆ రక్తంతో బురద పడింది నేల. ఏనుగులు భయంకరంగా ఘీంకరించే పిడుగుల శబ్దాలు వినబడ్డాయి. అంటే కౌరవుల యుద్ధానికి ఆరంభ సమయంలోనే అపశకునాలు గోచరించాయి. వెంటనే దుర్యోధనుడు అక్కడున్న వేదవేత్తల్ని పిలిపించి స్వస్తి వచనములు శాంతి వచనాలు పలికించాడు. అపశకునాలు కనబడినప్పుడు ఏ శాంతి మంత్రాలు చదవాలో అవి చదివించేట స్వస్తి మంత్రములన్నీ కూడా. మొత్తానికి ఇక్కడ ఈ విధంగా మొత్తం 11 అక్షయములు సిద్ధమయ్యి సర్వసేనాధ్యక్షుడిగా భీష్ముని వారు నియమింపబడ్డారు. ఇంకా అక్కడ సిద్ధమైనటువంటి మహాత్ములు ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, దుష్టజుమ్నుడు, దుష్టకేతువు, శిఖండి, ఇక మగధరాజు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దుష్టజుమ్నుడు సర్వసేనాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు చూసి ఒక్కసారి అంటాడు, ఆహా ఎంత బాగుంది, 7 సేనాపతులు, సర్వసేనాధ్యక్షుడు దుష్టజుమ్నుడు. అంతేకాదు సేనాపతి పతించక్రే గుడాకేశం ధనంజయ, సేనాపతికి కూడా పతిగా ఒకటి పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ ఈ పోస్టులు పాండవుల్లోనూ ఉన్నాయండి, అక్కడ లేవు. సేనాపతిపై కూడా పతిని పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ ఈ మాట చాలా రమ్యముగా చెప్తున్నాడు ధర్మరాజు. ఇప్పుడు సర్వసేనాపతి ఎవడయ్యాడు, దుష్టజుమ్నుడు. ఆయన మీద పతి ఎవడు చూపిస్తున్నాడు ఇక్కడ. సేనాపతి పతించక్రే గుడాకేశం ధనంజయం, దుష్టజుమ్నుడైన సేనాపతిపై కూడా పతిగా పెడుతున్నది ధనంజయుని. అర్జునస్యాపి నేతాచ కనుక సేనాపతి పతి అర్జునుడైతే అర్జునుడికి కూడా నేతగా నియమింపబడుతున్నాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. సంయంతాచైవ వాజినాం, కనుక మొత్తం ఇప్పుడు పాండవ సేనకు అసలైన మహానాయకుడు ఎవరు, నోరారానండి, శ్రీకృష్ణ పరమాత్మ. అంతే, ఆయన సర్వనాయకుడు. ఆయన చేత అర్జునుడు, అర్జునుడి చేత దుష్టజుమ్నుడు, దుష్టజుమ్నుడి చేత మొత్తం 7 అక్షయహీనులు. ఇది క్రమం ఈ విధంగా ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి ధర్మరాజు యొక్క బుద్ధి నైపుణ్యాన్ని మనం ఎన్ని విధాలు ప్రశంసించాలో ఆలోచించుకోవచ్చు. ఆ తర్వాత ఉలూకుడు అనే వాడి ద్వారా ఇటు అటు రాయిభారాలు జరిగాయి. ఆ రాయిభారాలు ఏమిటంటే యుద్ధ సన్నద్ధాన్ని తెలియడం కోసం. అప్పుడు ఆ సమయంలో యుద్ధానికి సిద్ధపడుతూ భీష్ముని వారు అతిరథులు, రథులు, మహారథులు అని విభాగాన్ని చేస్తున్నాడు. ఎవడు అతిరథుడు, ఎవడు మహారథుడు, ఒక్కొక్కరికి చూపించాడు. శకుని లాంటి వాడిని కూడా రథిగా పెడతాడు. అతిరథ మహారథులు అని అంటూ ఉంటాం మనం. చూసారా భారతం మన రక్తంలో ఎలా కలిసిపోయిందో. ఇవాళ ఎవరో అంటున్నారు ఆ ట్రాఫిక్లోకి ప్రవేశిస్తే పద్మవ్యూహం లాంటిదేనండి అని. అలా భారతాంశాలు మన బతుకుల్లో ఉండిపోయాయండి, సామాన్యం కాదు. ఇక్కడ గుర్తొస్తుంటాయి, ఎవడైనా ప్రగల్భాలు పెరిగితే ఉత్తర ప్రగల్భాలు ఒకటేమిటి, ఇక్కడ అన్నీ కనబడుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా మనకి కనబడుతున్న అంశాల్లో అతిరథ మహారథులు, ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నప్పుడు అంటూ ఉంటారు అతిరథ మహారథులు అని. ఈ అతిరథ మహారథులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మహారథి అవ్వాలంటే ఏ లక్షణాలు ఉండాలి, రథి అవ్వాలంటే ఏ లక్షణాలు ఉండాలి. ఇక్కడ రికమెండేషన్లు చల్లవు, సొమ్ము కడితే పనిచేయదు. వాడి ప్రతాప లక్షణం, వాడి మొత్తం చతురంగ బలాన్ని ఎలా కంట్రోల్ చేయగలడు, అలాంటి వాళ్ళు వాళ్ళని పెట్టాలి అతిరథులు మహారథుల కింద. మొత్తం 11 అక్షయహీనుల్లో ఎవరెవరు అతిరథులు, ఎవరెవరు మహారథులు నిర్ణయిస్తాడు భీష్ముడు. అవన్నీ ఇప్పుడు చదివి వినిపించాను అనుకోండి, నిస్సందేహంగా ఒక్కడు కూడా గుర్తుండదు. సమయం మిగలదు, చాలదు, సమయం చాలదు. ఆ కారణం చేత అందరూ ఏర్పడ్డారని మాత్రం చూపించుకుందాం. ముఖ్యమైన ఘట్టాలు మనం చెప్పుకుంటూ వెళుతున్నాం, ఎందుకంటే 26వ తేదీకి మనం పూర్తి చేయబోతున్నాం. పూర్తి చేయాలని తొందరపడటం లేదండి, సార విషయాలన్నీ చెప్పుకుంటున్నాం. ఇలా చెప్తూ అతిరథుడు వీళ్ళు, రథుడు వీళ్ళు ఇలా చెప్తూ కర్ణుణ్ణి అర్ధరథుడిగా చేస్తున్నానన్నాడు. చూడండి ఇక్కడ కర్ణుణ్ణి అర్ధరథుడిగా చేస్తున్నాను అనగానే ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం వేసింది. కర్ణుని అర్ధరథుడు చేయడం అండి, ఇది కూడా చాలామంది ఏమనుకుంటారంటే పాండవ పక్షపాతంతోనో కర్ణుడి మీద ద్వేషంతోనో భీష్ముడు వారు అలా చేశారనుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా భారతాన్ని చదవకపోవడం వల్ల. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు అర్ధరథుణ్ణి చేశానో చెప్తున్నాడు ఇక్కడ. ఈ కర్ణుడు నాడే ఇతనికి ఎప్పుడు దయ ఎక్కువ ఉన్నది, చాలా సంతోషం. ఇంత దయ ఉన్నవాడు యుద్ధానికి పనికిరాడు. దయ ప్రతాపం రెండు జాగ్రత్తగా చూడాలి. పైగా ఇతడికి అద్భుతంగా సాధించగలిగే అస్త్రములున్నాయి, కానీ అస్త్రాలు ఏవీ కూడా సరిగ్గా పనిచెయ్యవు అనే శాపం కూడా ఉంది. కనుక అస్త్రములు సరిగ్గా వినియోగింపబడతాయని నమ్మకున్నవాడిని నేను రథుడుగానో మహారథుడుగానో అతిరథుడుగానే చేస్తాను. ఇది శాపగ్రస్తమైన అస్త్రములు. కనుక వీడి దగ్గర ఉపకరణాలే కొద్ది, అంత గొప్ప ఉపకరణాలు ఏం లేవు. కొన్ని కొన్ని అస్త్రములు ఉన్నాయి, కొన్ని కొన్ని విద్యలు ఉన్నాయి, కానీ కరణానాం వియోగాచ్చ తేనమే అర్ధరథోమత. కరణానాం వియోగాశ్చ, ఆ ఇతరు యుద్ధ పరికరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనికి పనిచేయనివై ఉన్నాయి. కనుక సాధించే ఉపకరణాలు ఇతనికి లేకపోవడం వల్ల ఇతడు అర్జునుడితో యుద్ధం చేయలేడు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అంతేకాదు, ఆ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే బతికి బట్ట బట్ట కట్టలేడు. శైష నైష ఫల్గుణ మాసాధ్య పునర్జీవన్ విమోక్షతే. దయచేసి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ఇన్నాళ్ళు మన హృదయంలో బూజులా నిండిపోయిన కొన్ని అభిప్రాయాలను వాడు దులపడం మహా కష్టమండి. అర్జునుడిని మాటిమాటికి పొగడ్డం, కర్ణుడిని నిరుత్సాహపరచడం కాదు, అక్కడున్న ఒక సత్యాన్ని గుర్తించి వీరు మారతారని ఉద్దేశంతో చెప్పడం. ఇక్కడ అతడు చెప్పింది 100కి 100 రూపాయలు సత్యం. అందుకే అర్జునుడితో ఇతడుకున్నటువంటి లోపాలతో ఎదుర్కొనడం మహాకష్టం. అనగానే వెక్కడి నుండి ద్రోణుడు అన్నాడు, ఏమంటే గురువులకు తెలుస్తుందని ఎవడి సత్తా ఏమిటో నిన్న కూడా మాట అనుకున్నాం. అందులో భీష్ముడు ఇప్పటి వాడా, సర్వాస్త్ర సంపన్నుడు, ఏ పరశురాముడి దగ్గర ఒక్క అస్త్రం పట్టుకొచ్చి శాపంతో సహా విర్రవీగుతున్నాడు కర్ణుడు, ఆ పరశురాముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు మహానుభావుడు. అప్పుడు వసువులు వచ్చి ఎవరికీ లేనటువంటి అస్త్రం నీకు ఇస్తున్నామని భీష్ముడు వారికి ఇచ్చారు. అలాంటి అస్త్రం కలిగినటువంటి వాడు, నేను నీ దగ్గర ఓడిపోతున్నాను పరశురాముడే అన్నాడు తెలుసుకోండి. ద్రోణుడికి కూడా గురువై కర్ణుని శపించినటువంటి పరశురాముడు, ఏ పరశురాముడు ముందు ఏ క్షత్రియుడు నిలబడలేకపోయారో అలాంటి పరశురాముడు, భీష్మ నీ ముందు నేను నిలబడలేనయ్యా అన్నాడంటే భీష్ముడు ఎటువంటి వాడు ఆలోచించాడు. ఇక్కడ అలాంటి భీష్ముడికి ఎవరి నైపుణ్యములేమిటో, ఎవరి పరాక్రమములేమిటో, ఎవరి బలం ఏమాటతో తెలియదా చెప్పండి. ఇక్కడ ఆ కారణం చేతనే అంటున్నాడు. ఇక్కడ శాపగ్రస్తుడైనటువంటి వాడు ఇతడు. పరశురామ శాపంతో పాటు ఇతడు పొరపాటునైనా సరే గోహత్య చేసినందుకు ఆ గోవును కలిగిన విప్రుడు శపించాడయ్యా, ఇన్ని ఇతడి వెనకాలు ఉన్నాయి సుమ అనగానే ద్రోణుడు కలగజేసుకుంటున్నాడు. ఇతడికి ఎప్పుడు అతన్ని మాత్రమే చూసుకుంటూ ఉంటాడు, అందరూ కలిసి యుద్ధం చేయడం ఎలాగో ఇతడికి తెలియదు. ఎందుకంటే అది పెద్ద లోపం. అతిరథ మహారథులైనటువంటి వాళ్ళు తాను పరాక్రమవంతులవుతూ సైన్యాన్ని కూడా సమన్వయించుకుంటూ వెళ్ళగలగాలి, అది చేతన వారి. అది చేత కాకుండా ఇతను ప్రత్యేక యుద్ధంలో అభిమానం ఎక్కువ అన్నాడు. ప్రత్యేక యుద్ధం అంటే తాను ఇంకోటితో యుద్ధం చేయడు, ఇదే చూస్తాడు కానీ 10 మందిని కలుపుకోలేడు. ఆ కారణం చేత ఏమవుతుందంటే వీడికి ఎప్పుడైనా తానికి దెబ్బ తగులుతున్నప్పుడు 10 మందితో ఎలా కాపాడుకోవాలని తెలియక పారిపోతూ ఉంటాడు. ఇతరు ఒక దుర్లక్షణం ఉంది, ఎప్పుడు యుద్ధంలో కాస్త బలం తగ్గుతుందని పారిపోవడం. నేను వీడిని అబ్జర్వ్ చేస్తున్నాను మొదటి నుంచి, మీకు తెలిసి ఉంటుంది ఉత్తర గోగ్రహణ సమయంలో ఎన్ని మార్లు పారిపోయాడు. ఆ పారిపోయి మళ్ళీ వెనక్కి రావడం, చుట్టూ అందరితో పాటు మళ్ళీ పారిపోవడం, 2 పర్యాయాలు. 3వ పర్యాయం అందరి చేత దెబ్బతిన్నాడు, అందరితో పాటు పలాయనం చిత్తగించాడు. ఇది ఉత్తర గోగ్రహణంలో. చిత్రసేనుడు గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు వీడి మీద భరోసానే బయలుదేరాడు, అవునా లేదా? ప్రేరేపించింది వీడే, పద అక్కడికి వెళదాం, మనం అలంకారాలు చేసుకుంటే అడవిలో ఉన్నవాళ్ళు అసూయతో బాధపడాలని ప్రేరేపించింది ఈయన గారి. తీరా వెళితే ఏం జరిగింది, గంధర్వుడు యుద్ధం చేస్తే పాపం దుర్యోధనుడు ఏమవుతాడు, వీళ్ళందరూ నన్ను నమ్ముకుని వచ్చారని నిలబడ్డాడా? లేదు, 4 దెబ్బల దగ్గర పారిపోయాడు గంధర్వుడి దగ్గర. ఇలా మాటమాటికి దొరుకు పెద్ద వీడికి హ్యాబిట్, అది ఏమిటి, పారిపోవడం. ఇలా పారిపోయే అలవాటు ఉన్నవాడు, ప్రత్యేక యుద్ధం మాత్రమే చేసేవాడు, శాపగ్రస్తమైన అస్త్రాలు కలిగిన వాడిని అర్ధరథుడుగా ఉంచాలన్న నీ నిర్ణయం పూర్తిగా సమంజసమే అని ద్రోణుడు భీష్ముడి వారితో చెప్పారండి. చెప్పగానే కోపం వచ్చింది, నిజమాడితే నిష్ఠూరం, ఘృణీకర్ణ ప్రమాదీచ. ఇతడు ఏమరపాటు ఎక్కువ అన్నాడండి, ఎలర్ట్గా ఉండడు యుద్ధంలో, అటెన్షన్ తక్కువ, ఆవేశం ఉంది, స్వార్థం ఉంది, అసూయ ఉంది, ఈర్ష్య ఉంది, ఉండవలసిన ఇది లేదు, అది వచ్చింది బాధ. అనగానే కర్ణుడికి మహాకోపం వచ్చింది. వచ్చి భీష్ముడికి, తాత నేను నీకేం అపకారం చేశానయ్యా, ఎప్పుడు నన్ను అలాగే మానసికంగా చాలా దెబ్బతీస్తావు, నేనంటే నీకు బాగా ద్వేషం ఉంది, అడుగడుగు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు, నువ్విప్పుడు నన్ను అర్ధరథుడు అని ఇందరి మధ్యలో ప్రకటించగానే గంగాపుత్రుడు ఎప్పుడు అబద్ధం ఆడ్డ గనక ఇది నిజమే అని క్షత్రియులందరూ నన్ను ఎంత అవమాన దృష్టితో చూసారో ఆలోచించేవారు. ఇక్కడ ఇది కూడని పరిశుభ. పైగా దుర్యోధనుడికి తెలియట్లేదు, నువ్వేదో గొప్ప హితం చేస్తామనుకుంటున్నాడు కానీ నువ్వే అసలు శత్రువు అని దుర్యోధనుడికి తెలియట్లేదయ్యా. గొప్పవాళ్ళు జుట్టు నెరియడం వల్ల, వయస్సు పెరగడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, బంధువులు ఉండడం వల్ల అవరయ్యా, పరాక్రమం ఉన్న నాలాంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అని దుర్యోధన నీకు బాగా ఆలోచించి నేను చెప్తున్నాను. త్యజతాం దుష్టభావోయం భీష్మ కిల్బిషకృత్తవ. ఈ భీష్ముణ్ణి వదిలే, ఇతడు పాపాత్ముడు, నీకు దుర్మార్గం చేస్తాడు సుమా, అలా కాని మాటలు అంటున్నాడు మహానుభావుణ్ణి. నువ్వు ఇప్పుడే వదిలిపెట్టేయి, మరి ఎలాగో అంటావా, నేను ఒక్కడిని చూసుకుంటా, అసలు ఎవ్వరూ ఒక్కర్లేదు, నేను ఒక్కడనే పాండవుల సైన్యాన్ని అడ్డగిస్తాను. అహమేకో హరిష్యామి పాండవానాం అనీకినాం సుయుధే రాజసాద్ధూల యశో భీష్మం గమిష్యతి. నేను కానీ ఇందులో ఉన్నా నేనే ప్రతాపం చూపిస్తాను. భీష్ముడు ఏం చేయడు, భీష్ముడు నువ్వు సేనాధ్యక్షుడిగా పెట్టినా ఆయన వల్ల ఎవరు గెలవరు, నేనే గెలిపిస్తాను. నేను గెలిపిస్తే కీర్తి మాత్రం భీష్మం గమిష్యతి, భీష్ముడు గెలిపోతుంది, ఎలాగో నాదే ప్రతాపం. అందుకే వృద్ధుల మాటలు వింటారు, వినాలి వినాలి అంటారు, కానీ ఇలాంటి అతివృద్ధుడు మాటలు మాత్రం వినకు. శ్రోతవ్యం కలు వృద్ధానాం ఇతి శాస్త్ర నిదర్శనం నత్వేవ అతివృద్ధానాం పునర్బాలాహితే మత. ఇతడు అతివృద్ధుడై మళ్ళీ పసివాడైపోయాడు అయ్యా ఈ భీష్ముడు అంటే అజ్ఞాని అయిపోయాడు, మూర్ఖుడయ్యాడు, తల పని చేయట్లేదు ఇతనికి, వయస్సు చెల్లింది, మందబుద్ధి, పైగా ఆయన కాలం ప్రేరేపిస్తోంది కనుక ఇలా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దుర్యోధనుడు మొదలైన వాళ్ళు కూడా భీష్ముడిపై మర్యాదను అతిక్రమించి ఒక్క మాట్లాడలేదండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కర్ణుడు ఒక్కడే మళ్ళీను ఇన్ని మాట్లాడితే పరశురాముడు నిగ్రహించుకుని ఇలాంటి నేనన్న ప్రతిసారి భీష్ముడు వారు ఒక మాట అంటున్నారు, నేనన్న ప్రతిసారి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు నాకు తెలుసు, కానీ ఇన్నాళ్ళు నీకు నేను పెద్ద సమాధానం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను విను. ఎందుకంటే నిజమైనటువంటి క్షత్రియుడు తన గొప్పతనాన్ని తాను ప్రకటించడు, ఇది తెలుసుకో, చూపిస్తాడు. నువ్వు ప్రతిసారి ప్రగల్భాలలో చాలా గొప్పవాడివి, ఎప్పుడు ఇదే మాట, నేనొక్కడనే మాట్లాడుతున్నావు, ఇది కూడదు సుమా. నేనేమిటో నీకు చెప్తున్నా, జమదగ్ని కుమారుడైన పరశురాముడు, ఆ పరశురాముడు నాపై ప్రయోగించిన అస్త్రాలు అన్నీ నీకావు, భయంకరమైన అస్త్రాలు ప్రయోగిస్తే నేను వాటన్నిటి ఎదుర్కొన్నాను, ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా కాశీరాజు వద్దకు వెళ్ళినప్పుడు అంబా అంబికాంబాలికను ముగ్గురిని తీసుకువచ్చాను, ఆ తెచ్చినప్పుడు నన్ను ప్రతి క్షత్రియుడు ఎదుర్కొన్నాడు, వాళ్ళందరినీ సంహరించాను, నా ప్రతాపం. పైగా నా చరిత్రలో ఎక్కడ వెన్ను చూపడం కానీ ఓడిపోవడం కానీ లేదు, తమర చరిత్రలో అవి చాలా ఉన్నాయి, ఆలోచించి ఇక్కడ అని చెప్పగానే అప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో అంటున్నాడు, గంగానందన నన్ను చూసి మీరు క్షమించండి అన్నాడు. ఇక్కడ మాం సమీక్షస్య కౌంతేయ కార్యోహి మహదుద్యుతం చింత్యతామిదమేకాగ్రం మమ నిశ్రేయసం పరం. ఇది గొప్ప పనికి మనం సిద్ధపడ్డాం, సామాన్యమైన పని కాదు, నన్ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యాన్ని మీరు వహించండి. కర్ణుడు నాకు హితుడే కావచ్చు, తొందరపడుతున్నాడు, మీరిద్దరూ నాకు ఉండాల్సిందే. ఉభావపి భవంతో మే మహత్కర్మ కరిష్యత, మీ ఇద్దరూ నాకు సహాయం చేయండి. రేపు తెల్లవారుగానే ప్రాతకాలంలో యుద్ధం ప్రారంభం కాబోతోందని ముహూర్తం వచ్చింది కనుక మనం సంసిద్ధులమవుదాం అని చెప్తున్నారు. తెల్లవారింది, యుద్ధానికి కావాల్సిన సంరంభాలన్నీ అవుతున్నాయి. ఇటు నుంచి పాండవుల సేనలు, అటు నుంచి కౌరవుల సేనలు కూడాను మోహరించి వస్తూ ఉన్నాయి. అభవ్యమైన కురుక్షేత్రంలో సిద్ధమై అటు ఇటు సేనలన్నీ మోహరించిన సమయంలో అనేక అద్భుతమైనటువంటి లీలల్ని దర్శించడానికి దేవతలు కూడా పైన ఉన్నారు. పైగా యుద్ధానికి వెళ్ళబోతున్నప్పుడు ముందుగానే చెప్తున్నాడు, నీకేం భయం లేదయ్యా దుర్యోధన, నా వంతుగా నేను ఒళ్ళు దాచుకోకుండా ప్రయత్నం చేస్తాను, నిష్కపటంగా యుద్ధం చేస్తాను చేయిస్తాను అంటున్నాడు భీష్ముడు. తప్పకుండా ముందే చెప్పిన షరతుల ప్రకారంగా రోజుకు 10,000 సైన్యాన్ని సంహరిస్తాను, సామాన్యం కాదు. అయితే నీకు ముందే చెప్తున్నాను, కృష్ణార్జునులు ఎదుర్కోవడం మాత్రం మహాకష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకటి, ఒక్క నియమం ఉంది, పాండవుల్ని చంపను, కానీ నేను యుద్ధం చెయ్యకుండా ఉండే పరిస్థితి మాత్రం ఒక్క దగ్గర ఉంటుంది, అది స్త్రీ గాని స్త్రియాం స్త్రీపూర్వకే చైవ స్త్రీ నామ్ని స్త్రీ స్వరూపిణి వమం చేయమహంబాణం ఇది కౌరవ నందన నా ముంచేయమహంబాణం ఇది కౌరవ నందన. స్త్రీ గాని స్త్రీ పేరు ఉన్నవారు గాని ఇదివరకు స్త్రీయే ఇప్పుడు పురుషుడైన వారు గాని అదేవిధంగా స్త్రీ పోలికలు కలవారు గాని నపుంసకాదులు వీళ్ళ కనబడితే వీళ్ళతో యుద్ధం చేయను, ఇది నాకు నియమం, నేను పెట్టుకున్నట్టు మహానియమం ఏనాటితో. అందుకు అలాంటి వాడు యుద్ధంలో ఎవడున్నాడు నువ్వు అనుకోవచ్చు, అలాంటి వాడు శిఖండి ఉన్నాడయ్యా. ఇతడు అంగనాపూర్వుడు, సాధారణంగా శిఖండిని చాలామంది నపుంసకుడికి ప్రతీకగా వాడుతుంటారు, కాదండి అతడు నపుంసకుడు కాదు, అతడు ద్రుపద మహారాజుకు పుట్టిన పుత్రిక శిఖండి. కానీ ఆడ తర్వాత ఒకనొక యక్షుని ద్వారా ఇతనికి పుంస్తం వచ్చింది, అదొక పెద్ద కథ, ఇప్పుడు వాటిని తడమక్కర్లేదు. యక్షుని ద్వారా ఇతను పుంస్తం వచ్చింది, దాంతో పురుషుడయ్యాడు అది. కనుక ఇతను ఎవడు, అంగనాపూర్వుడు, ఇదివరకు స్త్రీ ఇప్పుడు పురుషుడు అయ్యాడు, కానీ శిఖండి కూడా పురుషుడుగానే ఉన్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. కానీ వాడు అంగనాపూర్వుడు. కానీ స్త్రీ లక్షణము ఏదున్నప్పటికీ కూడా నేను ఆయుధం ప్రయోగించాను, ఎందుకంటే స్త్రీ పట్ల నాకున్నటువంటి నియమం అది, వాళ్ళని హింసించకూడదు. కానీ స్త్రీ లక్షణం ఏమాత్రం ఉన్నా అంగనాపూర్వుడైనా సరే ఇది ఇది నియమం అన్నమాట. ఇది చాలా విశేషమైన అంశం ఇది. పైగా శిఖండి అనేవాడు వాడి పుట్టు గురించి నీకు తెలియదు చెప్తున్నాను అన్నాడు, ఏమి దాచలేదని చెప్తున్నాడు. అంబా అంబిక అంబాలికల ముగ్గురిని రాజధర్మాన్ని అనుసరించి తీసుకువచ్చారు, ఏది మీ తాతగారికి ఇచ్చి వివాహం చేయించడం కోసం. ఆ వచ్చినప్పుడు అంబ మాత్రం అప్పటికే సాల్వరాజుపై మనసున్నది అని చెప్పగానే అన్య పురుషులపై మనస్సున్నామని తిరిగి స్వీకరించరాదని పంపించి వేశాను, నేను మర్యాదగా పంపించి వేశాను ధర్మ ప్రకారంగా. కానీ ఆ సాల్వుడు ఆమెను స్వీకరించక అవమానించగానే బాధ తట్టుకోలేక పరశురాముడిని ఆశ్రయించిందని. ఏ ఋషి అభయమే లేదు, పరశురాముడు ఇచ్చాడు. ఆమెను రక్షించడం కోసం నాతో యుద్ధం చేశాడు మహానుభావుడు. ఆ యుద్ధంలో నేను ఓడిపోతున్నాను అని చెప్పి ఇంక నిన్ను నేను రక్షించలేను పరశురాముడు ఆమెను విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె శివుని కోసం తపస్సు చేసి నా ద్వారానే భీష్ముడు మరణించాలి అని చెప్పి శివుని వరాన్ని పొంది తన దేహాన్ని అగ్నికి అర్పించింది. ఆమె మళ్ళీ ద్రుపదునికి పుత్రికగా పుట్టి యక్షుని యొక్క మహిమ చేత పుత్రుడిగా మారింది అని చెప్పండి. కనుక ఆమె ఎందుకు పుట్టింది? నన్ను సంహరించడానికి అని ముందే చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏమీ దాచలేదండి, నిష్కపటమైన యుద్ధం చేశాడు భీష్ముడు. ఇవెందుకు ముందు చెప్పాడంటే నీకు విజయం కావాలంటే శిఖండి నా దగ్గర రాకుండా నువ్వే చూసుకో, ఇది చెప్పడం అన్నమాట. ఇవి జాగ్రత్తలు. 9 రోజుల పాటు కూడాను శిఖండితో యుద్ధం ఉంటుంది, ఆ పట్టించు కూడా అంతే. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు, ఆ యుద్ధ కట్టాల్లో మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ వృత్తాంతాన్ని కూడా వివరించి చెప్తాడు. పైగా నేను యుద్ధంలో నిలబడి 100,000 మందిని చంపగల మహాస్త్రాలు నా దగ్గరున్నాయి, 1 నెల రోజుల్లో మొత్తం పాండవ సైన్యాన్ని నశింపజేయగలిగేటువంటి శక్తి నాకున్నది అన్నాడు భీష్ముడు. వెంటనే ద్రోణ నీ యొక్క బలమేమిటి అని అడిగాడు దుర్యోధనుడు. వెంటనే ద్రోణుడు చెప్తున్నాడు, భీష్ముల్లా నాకు కూడా 4 రోజులు పడుతుంది అయ్యా అన్నాడు. ఇక్కడ నేను వృద్ధుణ్ణి, బాగా వృద్ధుణ్ణి. అయితే భీష్ముడు వృద్ధుడైనా బలం కలిగిన వాడు, యోగ శరీరుడు, నాకు వృద్ధ లక్షణం ఉంది. అయినప్పటికీ నా దగ్గర ఉన్న అస్త్ర విద్య చాలా గొప్పది, కనుక నేను ఎంతవరకు ధనుస్సు పట్టుకుంటానో అంతవరకు నన్ను ఏ ఒక్కరూ ఓడించలేరు. ఇలాంటి పరిమితులు ఉండడం మంచిదేనండి, ఎంతవరకు ధనుస్సు పట్టుకుంటాను అంతవరకు. నేను ధనుస్సు విడిచిపెట్టి ప్రాయోపవేశం చేస్తే వేరే విషయం, కానీ లేకపోతే నన్ను ఎవరు ఓడించలేరని ద్రోణుడు చెప్పారు. అందుకని ఆయన 4 రోజులు చెప్పాడు. కృపాచార్యులు వారు నాకైతే 2 నెలలు పడుతుందని చెప్పాడండి. ఇలా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు, ద్రోణసుతుడు అంటే ఎవరు, అశ్వత్థామ, ఆయన చెప్తున్నాడు 10 రోజుల్లో సేనా సంహారం చేయగలను, మా నాన్నగారు ఇచ్చిన అస్త్ర విద్య నా దగ్గర అలా ఉందన్నట్ట. ఇంకా కర్ణుడిని అడిగారు తమరు అని, 5 రోజులు చాలు మొత్తం నాశనం చేస్తానని అడిగాడు. బాగానే ఉంది. ఇలా ఎవరి బలాలు వాళ్ళు చెప్పుకున్నారు, ఎందుకంటే వాళ్ళ బలాలు వింటే పాపం ఉత్సాహం కదండి ఎవరికి, దుర్యోధనుడికి. మొత్తానికి సేనలు మోహరించి ఉన్నాయి, ఒక అద్భుతమైన ఘట్టం ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి. ఇక్కడ ఆ సేనలు మోహరించి ఉన్నటువంటి సమయంలో అటు ఇటు కూడా పైగా ఉజ్వలమైనటువంటి ఆ యుద్ధాన్ని చూడాలి అని చాలా తొందరగా అనిపించడం సహజం. వ్యాసుడు చెప్తూ ఉన్నట్టు ఇక్కడ ధృతరాష్ట్రునితో యుద్ధం ప్రారంభమవుతోంది, నేను త్రికాలవేత్తగా చెప్తున్నాను, యుద్ధం వల్ల భయంకరమైన నాశనం జరుగుతుంది. నిజంగా మహాభారత యుద్ధంలో విన్న విషయాలు మనం పరిశీలించినట్టయితే అంత ఉత్పాతం మళ్ళీ ఇప్పటివరకు జరగలేదండి, జరగదు కూడా, ఏం భయపడక్కర్లేదు. అంత భయంకరమైన ఉత్పాతం, ఒక యుగసంధి. ఆ యుగసంధిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దివ్యశక్తులు పైకి వెళ్ళిపోతున్నాయి, అలాగే దుష్టశక్తులు పరిహరింపబడుతున్నాయి. ఇది కృష్ణ భగవానుడు చేసినటువంటి ఒక యుగాంత ప్రళయం. అంతేగాని ఇది మొత్తం సర్వనాశన ప్రళయం కాదు, కానీ ఒకనొక ఉత్పాత ప్రళయాన్ని సృష్టించడం కొంచెం జరుగుతుంది. అందుకే నిమిత్తాలు నాకు కనబడుతున్నాయి. నువ్వు యుద్ధం చూడాలని నీకు అనిపిస్తే నేను నీకు దివ్య దృష్టిని ఇస్తాను అన్నాడు. ఇక్కడ వెంటనే జ్ఞాతివధులు చూస్తూ ఉంటానయ్యా ఈ కళ్ళతో, నాకు వద్దులే, కానీ వింటూ ఉంటే బాగుంటుంది కనుక నాకు ఆ సదుపాయం ఏర్పాటు చేయి అన్నాడు. ఇక్కడ అంటే వీడియో వద్ద ఆడియో కావాలన్నాడు అనమాట. ఇక్కడ వెంటనే అక్కడ సంజయుడికి ఆ దివ్య దృష్టి నా అనుగ్రహం వల్ల ఉంది, నా శిష్యుడు, ఆయన యుద్ధాన్నంతా దర్శించి నీకు వర్ణిస్తూ ఉంటాడు. వాడు చూస్తాడు వర్ణించగలడు, ఉండు నేను బాగా చూడని అనడు. తాను చూస్తున్నది కళ్ళకు కట్టినట్టు వర్ణించగలిగే శక్తి ఆయనకున్నది. పైగా ఈయనకు ఇంకొక ప్రత్యేకత ఇస్తున్నాను, యుద్ధం దగ్గరుండి చూసిన వాళ్ళకు కూడా లేని శక్తి. అదేమిటి అంటే బయట ఉండమే కాకుండా వాళ్ళు లోపలేమనుకుంటున్నారో కూడా ఇతరుకు తెలుస్తుంది. అలాంటి శక్తిని ఇస్తున్నాను. పైగా తాను సూక్ష్మదేహంతో అక్కడ ప్రవేశించిన ఆ యుద్ధంలో ఏ ఒక్కరు అస్త్రములు కానీ శస్త్రములు కానీ సంజయుడికి ఏమి చెయ్యవు, ఇటువంటివి కృపని నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పి వ్యాసుల వారు తపస్సుకు వెళ్ళారు. ఇక్కడ యుద్ధంలో వెళ్ళేటప్పుడు ధర్మరాజు తమ వాళ్లకంటూ ఉండవలసిన గుర్తులు ఆభరణాలు చిహ్నములు ఇవన్నీ ఏర్పాటు చేసేట ఏవం వేదీ వేదితవ్య పాండవేయోయమిచ్యుత అభిజ్ఞానాన్ని సర్వేషాం సన్యశ్చ ఆభరణాన్ని చ గుర్తుపెట్టుకోవడానికి కావలసిన చిహ్నములు అంటే బ్యాడ్జీలు ఇలాంటివి అనడానికి లేదు కానీ ఆయా గుర్తులు ఇచ్చేట అందరికీ కూడా మన వాళ్ళు అని తెలుసుకోవడానికి ఇలా వారికి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇటు అటు కూడా సేనలు మోహరించుతూ ఉన్న సమయంలో అర్జునుడిని దగ్గరికి పిలిచాడు. ఇంకా యుద్ధానికి ప్రారంభంలో కృష్ణ పరమాత్మ పిలిచి, అర్జున ఇప్పుడు మన యుద్ధానికి సన్నద్ధమవుతున్నా, ఎంత కాదన్నా నువ్వు ప్రధానం అందరికీ, అందరూ స్పష్టంగా అన్నాడు ధర్మరాజు కూడా. అందుకు అందరి తరపున పాండవ విజయం కోసం నువ్వు చేయవలసిన ఒక అద్భుతమైన కుర్చీ ముందు ఇప్పుడు చెయ్యన్నాను. ఏమిటంటే ముందుగా శుచిగా కూర్చొని ఆచమనం చేసి దుర్గాదేవిని స్తుతించుకొని చెప్పాడండి ఇక్కడ. అప్పుడు మహానుభావుడు అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లుగా దుర్గాదేవిని స్తుతిస్తున్నాడు. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణ పింగళి. అద్భుతమైన దుర్గాస్తుతి. ఇందులో అమ్మవారు స్వాహ స్వధా కళా కాష్ట సరస్వతి వేదమాత. ఈ దుర్గాదేవిని స్తుతించడానికి రాత్రి వ్రతం చాలా ప్రధానం. అందులో అక్షయ తృతీయ నాటి రాత్రి దుర్గారాధన శక్తి ఆరాధన చాలా విశేషం. ఇవాళ మన కోసం అమ్మవారు వచ్చున్నారు, నమస్కారం చేసుకోండి. భారతం జరుగుతుంటే అమ్మలు దేవతలు అందరూ వస్తారు, అందుకు ఒక్కసారి దుర్గమ్మ నమస్కరించగలరు. జంభిని మోహిని మాయా హ్రీ సంధ్యా ప్రభావతి సావిత్రి జనని తుష్టి పుష్టి ధృతి మొదలైన స్వరూపాలు నువ్వేనమ్మా. చంద్రుని సూర్యుని తేజోవంతుల్ని చేసేటువంటి శక్తివి నువ్వు. సమస్త ఈశ్వరుల ఐశ్వర్యానివి నువ్వు తల్లి. సర్వదేవతల్లో ఉన్న దేవత్వ శక్తివి నువ్వు. స్వాహ స్వధా కళా కాష్ట సరస్వతి వేదమాత ఈ పేర్లన్నీ నీకున్నాయి. నువ్వే ఉపనిషత్తుల యందు బ్రహ్మ విద్యగా ప్రతిపాదింపబడుతున్న తల్లివి నువ్వు. వేదముల యందు యజ్ఞముగా వేదాంతమునందు బ్రహ్మ విద్యగా చెప్పబడుతున్న తల్లివి నువ్వు అని గోవిందుడి సమీపంలో దుర్గాదేవిని స్తుతించగానే గగన మండలంలో దుర్గాదేవి సాక్షాత్కరించింది. ఒక్కసారి సాక్షాత్కరించి, అర్జున నిస్సందేహంగా నువ్వు జయిస్తావు యుద్ధంలో, పాండవులకు జయమొగ్గాక. ఎందుకంటే నారాయణుడికి సహాయకుడివి నువ్వు, నరుడివి, అది తెలుసుకోవాల్సింది. నీకు రక్షకుడు నారాయణుడు, నేను గోవింద సోదరిని, అందుకు మీకు విజయం కలుగ్గాక అని తల్లి అంతర్ధానమైంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఎవరైతే ప్రాతకాలంలో లేచి ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి యక్షరాక్షస పిచాస భయం ఉండదు, సర్పాదుల భయం ఉండదు, శత్రు భయం ఉండదు, రాజభయం ఉండదు. వివాదంలో వాళ్ళు ఉంటే ఈ స్తోత్ర పఠనం వల్ల జయం కలుగుతుంది. బంధింపబడిన వారు బంధనం నుంచి విముక్తి పడతారు, అలాగే కష్టాల నుండి దొంగల బెడద నుంచి బయటపడతారు, యుద్ధాల్లో విజయం సాధిస్తారు, స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతారు, ఆరోగ్యంతో బలంతో నూరేళ్లు సుఖంగా జీవిస్తారయ్యా. ఇది దుర్గాదేవి అనుగ్రహం, ఈ స్తోత్రం యొక్క మహిమ ఇది ప్రకటింపబడుతుంది ఇక్కడ. అటువంటి భవ్యమైనటువంటి స్తోత్ర పఠనం అయ్యాక యుద్ధానికి సిద్ధమంటారు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి రథమిక్కంటున్నట్ట, ఉభయశేళ్ల మధ్య రథాన్ని నిలపవయ్యా, ఒక్కసారి అటు ఇటు ఎవరున్నారో చూస్తాను అనగానే ఆ రథం కదులుతూ ఉండగా ఒక్కొక్కరు తమ తమ శంఖములు మ్రోగించారు. ముందుగా కృష్ణుడి పాంచజన్య శంఖం మ్రోగింది, తర్వాత అర్జునుడి దేవదత్త శంఖం మ్రోగినది, భీముని యొక్క పౌండ్రము అనే మహాశంఖం మ్రోగినది, ధర్మరాజు యొక్క అనంత విజయమనే శంఖం ఊదబడినది, నకులుడు సుఘోషమనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పమనే శంఖాన్ని ఊదారు. యుద్ధ మధ్యంలోకి చేరినది రథం, అటు ఇటు సేనల మధ్యలో. ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదండి, సేనల నడుమ ఇటు అటు చూశాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నవాడు ఒక్కసారి బంధువులను చూడగానే, గురువు నహత్వాహి మహానుభావో, వీళ్ళని నేను సంహరించలేనయ్యా, ఒళ్ళంతో వణుకుతోంది. గాంధీవం సంసతే హస్తాత్ రోమహర్షశ్చ జాయతే వేపతుష్ట శరీరమే, నేను యుద్ధం చేయలేనయ్యా, దీనికంటే భిక్షాటనం చేస్తే చాలా మేలు. ఇదిగో ఇట్టాట మాటలు వద్దని ఇప్పటివరకు చీవాట్లు పెట్టాను, మళ్ళీ మొదలు పెట్టావా? ఇదేదో గొప్ప ధర్మపరంగా చెప్తున్న మాట కాదయ్యా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా క్లైబ్యం మాస్మగమ పార్థానైతత్వ్యుపపద్యతి. కూడదు సుమా, పైగా నీ ఏడుపుకు ఒక అర్థం ఉందా? ఏడుపు దేనికోసం ఏడవాలో దానికోసం ఏడు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుసూచంతి పండితాహ. నువ్విప్పుడు ఎవరిని చంపకూడదు అనుకున్నా వీడు చావకుండా ఊరుకోరు, ఎలాగూ చేస్తా ఇది తెలుసుకో. పైగా చచ్చే లక్షణం ఉన్న వాటిని నువ్వు చంపకుండా బ్రతికించలేవు, ఇది తెలుసుకో. అదేవిధంగా ఎప్పుడూ బ్రతికే ఉండేదాన్ని నువ్వు చంపలేవు. ఎప్పుడూ బ్రతికి ఉండేది ఆత్మస్వరూపం, చచ్చే ఉపాధులు. నువ్వు చంపకపోయినా వాళ్ళు ఎలాగూ చేస్తారు, ఇది తెలుసుకోవాల్సింది. నువ్వు ధర్మపరంగా ఆలోచించినా ధర్మముతో యుద్ధమే క్షత్రుని కర్తవ్యం కనుక నువ్వు చేసి తీరాలి ధర్మపరంగా. జ్ఞానపరంగా నువ్వు ఆలోచించేవనుకో, నువ్వు అందరిలో ఉన్నవాడు అంతర్యామి, అతడు ఎలాగూ నశించడు. అంతర్యామి నువ్వు నశింపజేయలేవు. ఉపాధులున్నాయా, అవి ఎలాగూ నశిస్తాయి. నువ్వు నశింపజేయకపోవడం ఏంటి, ఎప్పుడో నశించుతాయి అవి. నీ దృష్టిలో భవిష్యత్తు, నా దృష్టిలో భవిష్యత్తు భూతము అని లేదయ్యా, సర్వము నా స్వరూపమే. కావాలంటే చూడు వీళ్ళందరూ ఎలా నశించిపోతూ ఉన్నారో నువ్వు చూడు అని ఒక్కసారి తన విరాట్ రూపాన్ని చూపించగానే, ద్రోణంచ భీష్మంచ జయద్రంచ కర్ణం తధాన్యాన్యపయోధ వీరాన్ మయాహతాంతం జహిమాయుధిష్ఠ. నువ్వు మొత్తం వీళ్ళందరూ సంహరింపబడ్డవారు, నువ్వు చేసేది ఏమిటయ్యా, నిమిత్త మాత్రం భవసవ్య సాధ్యం నువ్వు తెలుసుకో. కనుక ధర్మపరంగా ఆలోచించినా, ఇటు జ్ఞానపరంగా ఆలోచించినా, ఇటు భక్తిపరంగా ఆలోచించినా, ఎలాగైనా నువ్వు యుద్ధం చేయవలసిందే. ఇది నీ ధర్మం, ఇది చెప్పాడు ఇక్కడ. స్వధర్మాన్ని ఆచరించాలి నువ్వు, ధర్మపరంగా చేయాలి, ఎందుకంటే స్వధర్మం కనుక, లేకపోతే అపకీర్తి పాలైపోతావు. లౌకికంగా ఆలోచించిన అపకీర్తి, ధర్మపరంగా ఆలోచిస్తే చేసి తీరాలి. భక్తిపరంగా ఆలోచించేవా, నీ స్వధర్మాన్ని నా ప్రీతిగా ఆచరించు. జ్ఞానపరంగా ఆలోచించేవా, ఎవడైతే స్వధర్మాన్ని నా ప్రీతిగా ఆచరిస్తాడో వాడికి జ్ఞానసిద్ధి కలుగుతుంది కనుక తప్పకుండా ఆచరించు. ఇది చెప్పాడు ఇక్కడ. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యత్య సిద్ధిం విందతి మానవ అని మొత్తం 18 అధ్యాయాల భగవద్గీతను కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధించాడు. ఆ భగవద్గీతకు మనం నమస్కారం చేసుకుంటా. రమ్యమైన భగవద్గీత, అద్భుతమైన సన్నివేశంలో వచ్చింది. ఇంతవరకు తాను రాయబారంలో చెప్పినవి, సంజయునితో చెప్పినవి, ధర్మరాజుతో చెప్పినవి, ఆ చెప్పిన వాటన్నిటి సారం వచ్చిందిట మొత్తానికి. ఇదంతా చెప్పి సంజయుడు అంటున్నాడు, ఆహా చూసారా, నా రథం పట్టు నువ్వే నడుపు అని ఒక్కడిని ఎంచుకుంటే విజయం ఇవ్వడమే కాదయ్యా, జీవుడికి కావలసిన జ్ఞానం కూడా ఇచ్చాడు భగవాన్. ఇది తెలుసుకో, నా బ్రతుకు రథాన్ని నువ్వే నడుపు అంటే భౌతిక విజయమే కాదు, జీవుడికి కావలసినటువంటి ఆధ్యాత్మిక విజయమైన జ్ఞానాన్ని కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నువ్వు అక్కడ ఉంటే చాలంటే ఎన్ని ఇచ్చాడండి కృష్ణ పరమాత్మ అనుగ్రహం. అందుకే ధృతరాష్ట్ర, నా భాగ్యమే భాగ్యమయ్యా, నీ వల్లనే కదా వ్యాసులు వారు నాకు దృష్టినిచ్చారు, చూసి చెప్పగలిగే శక్తినిచ్చారు. ఇదంతా చూసి, ఇదంతా విని సారభూతమైన ఒక్క మాట చెప్తున్నాను చూడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతి మమ. ఎక్కడ సర్వయోగములకు ఈశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ప్రయత్నశీలుడై ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడే ఐశ్వర్యము ధర్మము విజయము కలుగుతాయి. ఇందులో సందేహం లేదు, ఇది నా అభిప్రాయం అని చెప్పాడు మహానుభావుడు. అంతేకాదు, గీతా గంగాచ గాయత్రీ గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. ఈ 4 గకారాలు ఉన్నవాడికి పునర్జన్మ లేదయ్యా. గీతలో మొత్తం 620 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్పినవి, అర్జునుడు 57 శ్లోకాలు చెప్పాడు, 67 శ్లోకాలు సంజీవుడు చెప్పినవి, ధృతరాష్ట్రుడిది ఒక్క శ్లోకం. అది మొట్టమొదటి ధర్మక్షత్రియ గురు క్షత్రియ సమ వేదాయుత్సవ మామక పాండవాశ్చైవ. వాడి దుర్బుద్ధి అక్కడే కనబడుతుందండి. మామక ఆహ అంటే కౌరవులు వాడి వాళ్ళట, పాండవాశ్చై వాళ్ళు వాళ్ళట, ఎంత చెప్పినా గుడ్డివాడికి చూపు రాదండి. అందుకే ఒకసారి వచ్చింది ఒకసారి మూసుకుపోయింది మళ్ళీ వెంటనే. అందుకే మామక ఆహ అక్కడే తెలిసిపోతుంది వాడి దుర్బుద్ధి. మామక మావాళ్ళు పాండవులు, ఈ మావాళ్ళు పాండవుల వల్ల ఇంత వచ్చిందండి ఇక్కడ. ఈ అహమ్మమలతో వచ్చిన బాధ ఇది ఇక్కడ. నా వాళ్ళు పై వాళ్ళు, ఇందువల్లే నయ్యం మీ నాశనం అయిపోతున్నారన్నాడు ప్రహ్లాదులు గారు. వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. విషయమైనది మొత్తానికి, ఇప్పుడు యుద్ధం ప్రారంభం కాలేదండి, సన్నద్ధమయ్యారు అందరూ. రథం దిగాడు మొట్టమొదటగా మహానుభావుడైన ధర్మరాజు. దిగి కవచాలు ఆయుధాలు రథంలో పెట్టి వినయంగా తూర్పు దిక్కు వైపు నమస్కారం చేసుకుని శత్రు సైన్యం వైపు వెళుతున్నట్ట. ఆయన ఎందుకులా వెళుతున్నాడు అని వెంటనే భీములు వారు, అర్జునుడు, నకుల సహదేవులు, ముక్షులందరూ వాళ్ళు వెంట వెళుతున్నట్టండి. తిన్నగా అక్కడికి వెళ్ళి భీష్మునికి ద్రోణునికి కృపాచార్యునికి నమస్కరిస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఏమి సంస్కారం అండి ఇక్కడ. అప్పుడు వాసుదేవుడు చెప్తున్నాడు, ధర్మరాజు మౌనంగా వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా, వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు పెడుతున్నారంటే వాసుదేవుడికి ఒక్కడికి తెలిసిందయ్యా. అతని అభిప్రాయం నాకు తెలిసిందన్నాడు. ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఒక విద్యను ప్రయోగించేటప్పుడు గురువుల అనుమతి తీసుకుని ప్రయోగించాలి, లేకపోతే ఆ విద్య ఫలించదు, ఇది నియమం. అందుకే ధర్మము తప్పని ధర్మరాజు తాను చూపించబోయే యుద్ధ విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడో ఆ గురువుల వద్దకు వెళ్ళాడు. గురువులు అన్నప్పుడు తండ్రులు తాతలు ఆచార్యులు 3 గురువులు అవుతారు. ఆ 3 అక్కడ ఉన్నారు, అందుకే వారు అనుమతి తీసుకుని నమస్కరించడానికి వెళ్ళాడు. అనగానే భీష్ముడు మురిసిపోయేట, ఇలాంటి ధర్మాలకు పరవశించిపోతారండి పెద్దలు, మురిసిపోయి ఉంటున్నారు. ధర్మరాజా, నువ్వు యుద్ధ సమయంలో ఇలా నువ్వు నా దగ్గరికి రాలేదే అనుకో, నీకు అపజయం కలగాలని శపించేవాడిని సుమా అన్నాడు. ఎందుకంటే ధర్మరాజు ధర్మం తప్పడు, తప్పితే శపించాలి. మేమిక్కడ ఉన్నంత మాత్రం నీకు శత్రువులు అనుకుంటే ఎలాగా? నేను మీ గురువులమే, ఇప్పుడు శత్రుస్థానం యుద్ధం చేయడంత మాత్రం గుర్తు పోతుందా, పితామహత్వం పోతుందా, ఆ సంస్కారం నీకున్నది అని ఇంకొక మాట అన్నట్ట. నన్ను ఏం చేయమంటావయ్యా, నేను వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాను, ఎందుకంటే నన్ను వాళ్ళందరూ అర్థంతో పోషించారు కదా, ఎవరైనా అర్థానికి లొంగవలసిందే అన్నాడు. ఇది పట్టుకుని చాలామంది అంటారు భీష్ముడు వాళ్ళు ఉప్పు తిన్న రుణంతో యుద్ధం చేసేయండి అని. ఇది కొంచెం చూడాలండి, ఎక్కడికక్కడ ఉప్పు తిన్న రుణంతో యుద్ధం చేయలేదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి భీష్ముని గొప్పతనం. ఇక్కడ భీష్ముడు ఎందుకు వారి వైపు యుద్ధం చేశాడు ఇది తెలుసుకోవాలి. వారి వైపు అంటే ఎవరి వైపు? కౌరవులు అంటే ఎవరు? ధృతరాష్ట్రాదులు, దుర్యోధనాదులు అన్నది పేరు. ఎందుకంటే యుద్ధం ధృతరాష్ట్రుడి తరఫున జరుగుతోంది, దుర్యోధనాదులు పెద్దగా ఉన్నాయి, ఇది మనం మర్చిపోవద్దు. కౌరవులు రాజు వాడు, పైగా తన బాల్యం నుంచి తాను కురుభూమిని అంటిపెట్టుకున్నాడు హస్తినాపురాన్ని, అవునా లేదా? అంటిపెట్టుకుని ఈ కురు సామ్రాజ్యాన్ని నిలపడం కోసం ఎంత త్యాగం చేసి తాను నడుపుతూ కేవలం రాజుగా ప్రకటింపబడకుండా రాజుగానే నిర్వహిస్తూ ధర్మాన్ని నిలబెట్టాడు, వంశం నిలబెట్టడం కోసం విచిత్ర వీరుని ద్వారా ఈ సంతానం నిలబెట్టడం కోసం విచిత్ర వీరుని పుత్రులు కావాలని చెప్పి ధర్మబద్ధమైన ప్రక్రియ ద్వారా ధృతరాష్ట్రుడు పాండవులు కలిగారు. వాళ్ళిద్దరిని పెంచి పోషించాడు, అంటిపెట్టుకున్నాడు అప్పటి నుంచి. అంటిపెట్టుకున్నటువంటి వాడు ఆ రాజ్యాన్నే చూసుకుంటూ ఉన్నాడు గనుకనే ధృతరాష్ట్రుడితో ఉంటూ చివరి వరకు ఉన్నాడు. ఇంద్రప్రస్థం విభాగం జరిగినప్పుడు నువ్వు నా వైపు రా అని భీష్ముణ్ణి ధర్మరాజు పిలవలేదు, వెళతాను ఆయన వెళ్ళలేదు. తాను ఏ హస్తినిలో ఉన్నాడో అందులోనూ ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తాను పెంచి పోషించినటువంటి తాని వైపు తానే ఉన్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. పైగా రమ్మని ఆయన అనలేదు, ఎందుకు అనలేదు ధర్మరాజు? ఎందుకంటే అటున్నా ఇటున్నా వారిదది మాదిది, మేమంతా ఒక్కటే, మా ఇద్దరికీ ఆయన హితుడు. కనుక ఇప్పుడు నేను తెచ్చి భేదాన్ని సృష్టించకూడదు, భేదాన్ని కానీ సృష్టిస్తే కలహేతు అవుతుంది, అది ధర్మరాజు యొక్క సంస్కారం అండి, ఇది తెలుసుకోవాల్సింది. ఎన్ని ధర్మ ఔచిత్యాలు ఉంటాయండి, ఇవి తెలియక తిండి పెట్టాడు కనుకంటే ఆ మాత్రం తిండి ఉండదా అండి? పైగా భీష్ముడు ఎన్ని దానాలు చేశాడు అని వర్ణిస్తూ భారతం ఒకటి ఉంటుంది, అన్నీ తన వీరత్వంతో సంపాదించిన సంపదతో దానం చేశాడు అన్నారు. అంతేగాని ఒకసారి వచ్చి కొంచెం నీ అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తావారు, దానం చేసుకోవాలి అని దుర్యోధనుడిని ధృతరాష్ట్రుని అడగవలసిన పరిస్థితి భీష్ముడికి లేదండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయనకంటూ కొన్ని రాజ్యములు కొంత సంపద ఉంది, తన పరాక్రమంతో సంపాదించింది ఆయన తెచ్చి పెడితేనే వీళ్ళకు ఉంది, వీడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించింది. ఇక్కడ ఆయన ఆ గౌరవం ధృతరాష్ట్రుడు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. పైగా దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప సంస్కారం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని భీష్మద్రోణాదుల్ని అవహేళనగా ఒక్క మాట అనలేదండి, మీరు పరిశీలించండి. ఇక్కడ గౌరవించాడు దుర్యోధనుడి గురించి వర్ణిస్తూ భారతంలో ఒక మాట అంటాడు వ్యాసుడు, ఎంత నిష్పక్షపాత అంటే గుణం కనబడితే గుణాన్ని చెప్తాడు, దుర్గుణం కనబడితే దుర్గుణాన్ని చెప్తాడు, అదండి గొప్పతనం. మనము ఎవడో ఒక మహాత్ముడండి అని ఒకడు అంటాడు, అనగానే మహాత్ముడే కానీ మొన్న మధ్య తాగుతూ ఉంటే చూశానండి అంటాడు. ఎందుకంటే వాడికి ఎంత వేగం వాడిని తక్కువ చేసి ఇవ్వాలని. ఇలా కొంతమంది లోకంలో మహాత్ముల గురించి చర్చలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తారండి, వాళ్ళు కొనగూడే ప్రయోజనం ఏమిటి అంటే మహాత్ములకి పూర్వజన్మల నుంచి ఏమైనా పాపాలు ఉంటే ఈ చర్చ చేసేవాళ్ళు పంచుకుంటారట, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలాగా ఒక మహాత్ముడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు గొప్ప గానం చేస్తున్నాడు అవడం అంటే గానం చేస్తున్నా కానీ తాగుతూ ఉంటాడండి అంటే, వాడు గానం చేసినందుకు మెచ్చుకున్నాడు కానీ తాగుతున్నందుకు మెచ్చుకున్నాడు, వీడికెందుకు మధ్యలో? ఇది ప్రతివాడిలో కనబడిన ఒక ఈర్ష్య ఉంటుంది, అది మహాత్ముని నిందించడానికి కూడా వస్తుంది. లౌకికు లేని వాళ్ళు రచనలు చేసినా మాట్లాడిన ఈ దోషాలకు లొంగిపోతారండి. ఋషికి ఆ దోషం ఉండదు కనుక వ్యాస భగవానుడు ఎవరిలో ఏ గుణం కనబడితే గుణాన్ని చెప్తాడు, దుర్గుణం కనబడితే దుర్గుణం చెప్తాడు, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ గొప్ప మాట చెప్తాడు మన దుర్యోధనుడు గురించి. దుర్యోధనుడు తన భృత్యులని స్నేహితుల్లా చూస్తాడట, చూడండి ఎంత గొప్ప మాట, స్నేహితుల్ని బంధువుల్లా చూస్తాడట, బంధువుల్ని ప్రభువుల్లా చూస్తాడట, ఎంత విశేషం తనకు ప్రభువుల్లాగా. అందుకే ఎల్ల వేళలు ఎంత గౌరవం, లేకపోతే కర్ణుడు అంత వదరబూతుతనంతో మాట్లాడుతున్నా నువ్వే సేనాధ్యక్షుడిగా ఉండాలి అన్నాడు కానీ మనం అన్నాడు చూడండి. అలా మమ్మల్ని ఆదరంగా చూస్తూ మమ్మల్ని కనిపెట్టుకుంటూ మాకు లోటు లేకుండా ఎప్పటికప్పుడు గమనించుకుంటున్నటువంటి దుర్యోధనుని ఇప్పుడు మేము ఎలా విడిచిపెడతాం, అది చూడండి. ఇక్కడ అంటే కర్ణుడు ఎలాగైతే విడిచిపెట్టలేనన్నాడో అంతకేమీ తీసుకోరు వీళ్ళు. ఇక్కడ పైగా అతన్ని మేము అంటి పెట్టుకోవాలి, మీ వైపు ఉండవలసిన వాళ్ళు మీరు ఉన్నారు, పైగా మా సహాయం మీరు ఎప్పుడు అడగలేదు కూడా, మేము వీళ్ళ వైపు ఉన్నాం. అందుకు దుర్యోధనుడు వైపు మహానుభావులు భీష్ముడు ద్రోణుడు ఉండడానికి కారణం అది, వాళ్ళని మొదటి నుంచి ఆదరించిన చోటు, ఆదరించిన రాజ్యం, ఆదరించి చూస్తున్న వాళ్ళు, వాటికి లోపం కలిగించలేదు. అలాగని చెప్పి చూస్తూ కూర్చోలేదు, చెప్పాల్సినప్పుడు చెప్పారు, చెప్పాల్సిందంతా చెప్పారు, వాళ్ళు వినాల్సింది వినలేదు. అప్పుడు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ వైపు ఉంటూ పోరాడారు, ఎంత ధర్మం అండి. ఇక్కడ మహాత్ముని పరిశీలించాలి ఏంటంటే మనం లోకంలో చూడండి, నిత్యం ఒక అనుష్ఠానము సాధన చేస్తూ ఉంటాం, కానీ ఒక లౌకిక వ్యవహారం పడిపోయే కదా అంతా పక్కన మర్చిపోతాం. ఇది చాలా ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ ఇంత వ్యవహారం ఉంటున్నా, వీళ్ళకి చెప్తున్నా, తన యొక్క బ్రహ్మనిష్ఠ అనుష్ఠానం ఏనాడు తప్పలేదు భీష్ముడు. తాను యుద్ధ సమయంలో కూడా విరామ సమయాల్లో ఉపనిషద్ మంత్రాలు మననం చేసుకోవడం, జపం చేసుకోవడం, రెండూ నిజానికి కలుపుకోవడం మహా కష్టం అండి. అది తెలియాలి అంటే నిత్య జీవన వ్యవహారంలో కూడా ఆధ్యాత్మికతను కలిపి ఎలా వెళ్ళాలి, అది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పడానికి భీష్మ ద్రోణాదుడు ఉదాహరణ తెలుసుకోండి. వాళ్ళ మహాత్ములు, వాళ్ళ చరిత్రలు ఎంత దివ్యంగా మనకు కనబడుతుంటాయి ఇక్కడ. అందుకు భీష్ముడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృతజ్ఞతని ధర్మాన్ని ఎలా కట్టుబడి ఉన్నారో, ఇకపై మనం భీష్మ ద్రోణాదుని అలా అనడానికి కూడా వీల్లేదని తెలుస్తున్నది. ఇక్కడ మొత్తానికి నీకు వచ్చి నమస్కరించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది, నీకేమైనా ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. ఇంకేం కావాలయ్యా అని ఆశీర్వచనం జరిగింది. కానీ నిన్ను యుద్ధంలో ఎలా జయించవచ్చో చెప్తే చాలా సంతోషిస్తానన్నాడు. మరి వరం అడగగానే అడిగాడు ఈ మహానుభావుడు. అంటే బాగుందయ్యా, కానీ నన్ను యుద్ధంలో జయించేవాడిని ఇంతవరకు నేను చూడలేదు, మరణించే సమయం నాకు ఇంకా రాలేదు, తర్వాత కలువు అన్నట్టండి. ఇంత విషయం ఇక్కడ భీష్ముడు ఏమి మాటలో చూడండి, అద్భుతం. ఆ తర్వాత ద్రోణుడికి నమస్కారం చేశాడు. ద్రోణుడు వెంటనే అన్నది ఒకటే మాట, యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ యుద్ధస్వగచ్చ గౌతేయా పుచ్చమాంకిం బ్రవీమితే. ఒకటే ఆశీర్వచనం నీకు, ధర్మం ఎక్కడుంటుందో కృష్ణుడు అక్కడుంటాడు, కృష్ణుడు ఎక్కడుంటాడో జయం అక్కడుంటుంది. ఈ మాటలో మీ వైపు ధర్మం ఉంది గనకే కృష్ణుడున్నాడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ మాట స్పష్టంగా అన్నాడు ద్రోణుడు. అలాగే కృపాచార్యుడు గౌరవించాడు, సంజయుడు, వీళ్ళందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చారు. ప్రథమ దివస యుద్ధం ప్రారంభమవుతున్నది, ఉభయ సేనల మధ్య వివిధములైన యోధులు అటు ఇటు మోహరించి యుద్ధం చేస్తున్నారు, రకరకాల వ్యూహాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. అందులో అభిమన్యుడు మొదలైన వారు కూడా విజృంభించి యుద్ధం చేస్తున్నారు. ఇక మహానుభావుడైన అర్జునుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చెప్పనక్కర్లేదు, ఏ ఒక్కరూ నిలబడలేకపోతున్నారు అతని యొక్క ప్రతాపం ముందు. తర్వాత పాండవుల వీర పరాక్రమంతో కౌరవసేన పలాయనమవుతోందిట, అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి. అందులో భీమసేనుడు ఘటోత్కచుడు వీళ్ళు ఇద్దరు విజృంభించి దుర్యోధనుడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడికి రెండు మూడు యుద్ధాల్లో చావు దెబ్బలు తింటాడండి భీముడి చేత. ఇది ఒకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే వాడు సంహరించలేక కాదు, ఎలాంటి దెబ్బలు తిన్నాడో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తర్వాత బాణపు దెబ్బ తిన్నటువంటి ఆ దుర్యోధనుడు స్పృహ తప్పి రథం మీద పడిపోతాడు, వెంటనే సారథి దూరంగా తీసుకుపోతాడు అక్కడ. అలాగే దుష్టజుమ్నుడు ద్రోణభీష్ముడు చూస్తుండగానే అక్కడ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తాడు దుష్టజుమ్నుడు. దానితో కౌరవసేన కకావికలమైపోతుంది. ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో, మూడు రోజులు యుద్ధం జరిగిందండి. మూడో రోజు యుద్ధంలోకే కౌరవసేన ఎంత దెబ్బతిందో, భీష్ముని విజృంభిస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉన్నాడండి ఇక్కడ. ప్రతాపం, ఆఖరికి చంద్రోదయమైంది, యుద్ధ విరమణమైంది. ముందే కొన్ని నియమాలు పెట్టుకున్నారండి, సాయంత్రం వరకే యుద్ధం. ఎన్ని నియమాలు పాపం, పైగా నిలబడి ఉన్న వాళ్ళని ఆయుధం పట్టిన వాళ్ళని యుద్ధం చేయరు. ఆశ్వికులు ఆశ్వికులతో యుద్ధం చేయాలి, రథికులు రథికులతో యుద్ధం చేయాలి, అలాగే ఏనుగులపై వెళ్ళేవారు ఏనుగులతో యుద్ధం చేయాలి. ఇన్ని విషయాలు, పారిపోతున్న వాడిని శరణు వేడిన వాడిని కొట్టకూడదు, ఇవన్నీ నియమాలు. ఇన్ని నియమాలు ఏర్పరుచుకునే ధర్మయుద్ధం అనే మాట కలియుగంలో మనకు తెలియదండి. ఒక మహానుభావుడు అన్నాడు, తుపాకీ మందుగుండు కనబడినప్పుడే కనిపెట్టినప్పుడే యుద్ధనీతి నశించింది అని తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడంతా కపటం క్రూరత్వం తప్ప మనకటి లేదు, అని యుద్ధ నీతి అనేది అంత చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి సంధ్యా సమయం అయింది, ఎవరి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ గాయాలకు వాళ్ళు మందులు పెట్టుకుంటున్నారట. ఆ సమయంలో భీష్ముడి వద్దకు వచ్చి దుర్యోధనుడు అంటున్నాడు, పితామహ నా మాట వినండి, మీరు నిజానికి మీరు కృపాచార్యుడు ద్రోణుడు బ్రతికుండగా కూడా మన సేన పాండవ సేన ముందు నిలబడలేక పారిపోతుంది, వాళ్ళని రండి రండిని చెప్పడానికి మాకు తలప్రాణం తొక్కొస్తుంది అయ్యా, ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇలా మన సేనని వాళ్ళు చంపుతున్నాను సహిస్తున్నావు అంటే పాండవులపై నీకు ఇంకా దయ చాలా ఉన్నాదని నాకు అనిపిస్తుంది. యుద్ధంలో పాండవులతో కానీ దుష్టజుమ్నుడితో కానీ యుద్ధం చెయ్యను అని నువ్వు చెప్పేవే, నువ్వో చెప్పావు ద్రోణుడు చెప్పాడు, కానీ నేను అసలు పాండవులతోనే యుద్ధం చేయను ముందే చెప్పచ్చు కదయ్యా, మనసులో ఒకటి పెట్టుకుని పాండవ సేనలు ఎవరినీ కూడా సంహరించడం చెప్పున్నా బాగుండేది. అలా చెప్పకుండా మీరు వచ్చి మీ పరాక్రమానికి తగినట్లు కాకుండా వంచన చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అన్నాడు దుర్యోధనుడు. చూశారా, ఇప్పటికైనా మీరు పరాక్రమానికి తగినట్లు పోరాడండి అంటే భీష్ముడు పెద్ద నవ్వు నవ్వి కోపంతో కళ్ళు పైకెత్తి, నీకు ఎంత చెప్పినా నా మాట వినట్లేదయ్యా పెద్దవాణ్ణి, నేను ముందే చెప్పాను, కపటము లేకుండా నా పరాక్రమం అంతా చూపించి నీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని వేల సైన్యాన్ని నేను సంహరించానో చూసుకో, మన వాళ్ళకి ఎంత బలాన్ని ఇచ్చానో చూసుకో. అలాగే ద్రోణుడు కృపాచార్యుడు కూడా అలాగే యుద్ధం చేశారు. కానీ అదే సమయంలో యుద్ధం ముందు నీకు చెప్పాము, అర్జునాదుల్ని ఏ ఒక్కరు జయించలేరని చెప్తూ ఉన్నప్పటికీ నువ్వు ఈ మాట అనడం సరి అయింది కాదు సుమా, సరే చూస్తావుగా రేపు నా ప్రతాపం నేను చూపిస్తాను అన్నాను. ఇక్కడ ఆ రోజులో నాలుగవ రోజు యుద్ధంలో వచ్చేటప్పుడల్లా పూర్వాహ్నం చాలా అయిపోయింది మధ్యభాగం వరకు. ఇక రెండవ భాగం యుద్ధం, ఇంకా సూర్యుడు పశ్చిమం వైపు వెళ్ళబోతున్నటువంటి దశ. ఆ సమయంలో మహానుభావుడైనటువంటి భీష్ముడు విజృంభిస్తున్నట్టండి. ఇక్కడ విజృంభించి తన యొక్క ధనుస్సును చేత పట్టి క్షణంలో తాను ఎంతమందిని సంహరిస్తానని చెప్పాడో దాన్ని మించి సంహరిస్తున్నట్ట, అలా విజృంభిస్తున్నాడు. ఎలా తిరుగుతున్నాడయ్యా అంటే రథాన్ని తిప్పుతున్నాడు, తాను తిరుగుతున్నట్ట, నృత్యం చేస్తున్నట్టు, ఒకే ఆసనం మీద కూర్చొని అలాత చక్రంలో గుండ్రంగా తిరుగుతున్నట్టండి. తిరుగుతూ అన్ని వైపులా బాణాలు వేస్తున్నట్ట, ఎంత ఆశ్చర్యకర, అలాత చక్రంలో అన్ని వైపులా బాణాలు వేస్తున్నట్ట. ఆ వేస్తున్నప్పుడు సాధారణంగా ముందున్న వారివి బాణం వేస్తారు, ఈయన గుండ్రంగా తిరగడంతో అక్కడ ఉన్న ప్రతి పాండవ సేనల్లో ప్రతివాడికి ఒక్కొక్క భీష్ముడు కనబడుతున్నట్టండి. ఇక్కడ అలాంటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, ఏ దిశలో తిరిగితే అది కనబడుతున్నారు, ఆశ్చర్యంగా ఉన్నది. అప్పుడు మొత్తానికి ధర్మజుడు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ధర్మరాజు యొక్క సేనలన్నీ 1000 ముక్కలుగా శిథిలమైపోతుంది. వాసుదేవుడు అర్జునుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే పాండవ సేన వణుకుపై చల్లా చెదరైపోతున్నది. ఆ సమయంలో కృష్ణుడు గమనిస్తున్నాడు, అర్జునుడితో అంటున్నాడు, అయం సకాల సంప్రాప్త ప్రార్థయస్తే భికాంక్షిత ప్రహరస్వ నరవ్యాఘ్ర నచేన్మోహాద్విముహ్యతే. నువ్వు కోరుకుంటున్న కాలం వచ్చింది. దూరం నుంచి వీళ్ళ రథం కదులుతోందండి, ఈ లోపల విజృంభిస్తున్నాడు భీష్ముడు. దూరం నుంచి చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నువ్వు కోరుకుంటున్న కాలం వచ్చింది. అయం సకాల సంప్రాప్త పార్థ ఎస్తే భికాంక్షిత ప్రహరస్వ నరవ్యాఘ్ర, వెళ్ళు యుద్ధం చేయి అక్కడికి. అంటే తప్పకుండా నువ్వు గుర్రాలను తోలన్నట్ట. కృష్ణ పరమాత్మ రథాన్ని భీష్ముడి వైపు తోలుతున్నాడు. అనేకములుగా అడ్డుకుంటూ ఉన్నాయి కౌరవుల సేనలు, వాటన్నింటి చాకచక్యంగా దాటుకుంటూ వెళుతున్నట్ట. అర్జునుడు ఎలా చేస్తున్నాడంటే భీష్ముడి వైపు వెళ్ళడానికి త్రోవ చేసుకున్నట్లుగా అడ్డున్న వాళ్ళు తొలగిస్తున్నట్టండి. అలా క్రమంగా భీష్ముని వైపు రథం వెళ్ళింది. ఆ వెళుతున్న రథం ఎలా ఉన్నది అంటే, తతో స్వాన్ రజత ప్రక్షాన్ చోదయామాస మాధవ, వెండిలా మెరిసిపోతున్నటువంటి గుర్రాలని తోలుతూ, ఎతో భీష్మరథో రాజన్ దుష్ప్రేక్షే రశ్మిమానివా, ఒక సూర్యమండలంలా ప్రకాశిస్తున్నటువంటి భీష్ముని రథం వైపు బయలుదేరింది కృష్ణుని యొక్క రథం. ఆ వెళుతున్నప్పుడు విజృంభిస్తూ యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. ఆ యుద్ధంలో అద్భుతమైన లాఘవాన్ని చూపిస్తున్నట్ట. ఒక్కసారి ధనుస్సును అందుకుని మహాకోపంతో అర్జునుడిపై ప్రయోగించాడు. వెంటనే వస్తున్నటువంటి ధనుస్సుని వింటిని ఒక్క దెబ్బతో కొట్టాడు అర్జునుడు. విల్లు పడిపోయిందండి భీష్ముడిది. మరొక విల్లు చేత్తో తీసుకున్నాడు, చేత్తో తీసుకుని అది కూడా ప్రయోగిస్తుంటే దాన్ని ముక్కలు చేశాడు. ఎలాంటి విల్లు తీసుకుంటే ఎలా ముక్కలు చేయగలిగాడని భీష్ముడికి తెలుసు. వెంటనే శభాష్, ఈ నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరయ్యా ఇలాంటి పనిని, రా నీలాంటి వాడితో యుద్ధం చేయడం నాకు చాలా సంతోషమని విజృంభించి బాణాలని ప్రయోగిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చూసి రథాన్ని ఎంత చాకచక్యంగా నడుపుతున్నాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. అదర్శయత్ వాసుదేవో హయాన్, ఏ విధంగా నడుపుతుంటే, హయయానే పరంబలం మోఘాన్ కుర్వన్ శరాంస్ తస్య మండలాన్యాచరల్లఘు. కనిపెట్టాడు, ఇది సారథికొండ గొప్ప ఉండవలసిన గొప్పతనం అండి. అవతలి వాడి ప్రతాపాన్ని అంచనా వేసి దానికి తిట్టు రథాన్ని నడపడంట. ఈయన అలాత చక్రంలా తిరుగుతూ వేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడి పైకి పరంపర బాణములు వేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ తన రథాన్ని గుండ్రంగా తిప్పడం మొదలుపెట్టేట మొత్తం ఎదురుగాకోకుండా ఆ గుండ్రంగా తిప్పుతున్నాడు. అంటే బాణములు తగలకుండా ఉండేలాగా గుండ్రంగా తిప్పుతూ ఉంటే, ఇది రథ నైపుణ్యం అండి నడపడంలో. అయినా కొన్ని బాణాలు తగిలాయి, గమనించాడు ఇదంతా జరుగుతున్నది ఏమిటో చూస్తున్నాడు ఆయన. ఓహో, ఇది కృష్ణుడికి కొన్ని బాణాలు తగిలాయి, అర్జునుడికి బాణాలు తగిలాయి, యుద్ధం జరుగుతూనే ఉంది. గమనిస్తున్నాడు అర్జునుడు చెయ్యవలసిన విధంగా యుద్ధం చెయ్యట్లేదు. పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ, పట్టుకుని అంటున్నాడు, అర్జునోహి శరస్తీక్ష్ణై వధ్యమానోపి సంయుగే కర్తవ్యం నాభిజానాతి రణి భీష్మస్య గౌరవాత్. తన కర్తవ్యాన్ని తాను మర్చిపోతున్నాడు అర్జునుడు. ఎంత భగవద్గీత చెప్పినా తాత తండ్రి మమకారం కాదయ్యా ధర్మం దగ్గరని చెప్పినా వినట్లేదు. అందుకే తాను యుద్ధం చెయ్యగలిగి కూడా సరిగ్గా యుద్ధం చేయట్లేదు, కర్తవ్యం నుంచి వెనక్కి మళ్ళుతున్నాడు. ఇతనికి ఇప్పుడు బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాడు. కానీ నిజానికి చూడాలి అంటే భీష్ముడు వేస్తున్నటువంటి బాణ పరంపరతో రథమంతా కప్పబడిపోతున్నట్లుగా దుమ్ము లేస్తూ ఒకరికొకరు కనబడట్లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో చేయవలసింది ఏమిటి? అర్జునుడికి సహాయం అందివ్వాలని సాత్యకి తన రథాన్ని తీసుకొస్తున్నట్టు. ఎందుకు అర్జునుడికి ప్రమాదం కలుగుతోందా అని రథాన్ని తీస్తున్నాడు. ఇది చూశాడు. పైగా మొత్తం పాండవ వీరులందరూ చల్లా చెదిరి పారిపోతున్నట్టండి. భీష్ముని యొక్క పరాక్రమానికి నిలబడలేక ఒక్క పూటలో భీష్ముడు చేసినటువంటి ప్రళయం అంతా ఇంత కాదు. ఆ పారిపోతూ ఉండగా సాత్యకి వచ్చి, ఓ మహావీరులారా, మన ప్రతిజ్ఞలు ఏమిటి, మీరు పారిపోవడం ఏమిటి, మీరు ఆగండి అని వాళ్ళందరినీ ప్రేరేపణ చేస్తూ యుద్ధంలో వెన్ను చూపవద్దు అని చెప్తున్నట్ట. అప్పుడు కృష్ణుడు సాత్యకతో అంటున్నాడు, పోయేవాళ్ళని పోని, ఉండేవాళ్ళు ఉండని, వీళ్ళ పని నేను చూస్తాను అన్నట్టండి కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కృష్ణుని యొక్క మాటలు, ఏ యాంతి తే యాంతు శని ప్రవీరా ఏపి స్థిత సత్వత తేపి యాంతు భీష్మం రథాత్పశ్చ నిపాఖ్యమానం ద్రోణంచ సంఖ్యే సగణం మయాధ్య. పోయినవాడు పోని, ఉండవాడుండి, ఎవడు పారిపోతే వాడు పోరిపోని. ఇవాళ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి మొత్తం కౌరసేన నేనే సంహరిస్తాను చూడు. నిహత్య భీష్మం సగణం తథాదవు ద్రోణంచ సైనేయ రథ ప్రవీరో ప్రీతిం కరిష్యామి ధనంజయస్య రాజ్యస్య భీమస్య తథాశ్వనోశ్చ. మొత్తం పాండవులకి ప్రీతి కలిగేలాగా మొత్తం కౌరవసేనని నేనే సంహరిస్తాను. ఎందుకంటే అర్జునుడు యుద్ధం ఎలా చేస్తున్నాడో తెలుసా? తతస్థ కృష్ణ సమరే దృష్ట్వా భీష్మ పరాక్రమం సంప్రేక్షచ మహాబాహు పార్థస్య మృదు యుద్ధతాం. జాగ్రత్తగా వినవలసిన శ్లోకం అండి. ఈ శ్లోకంలో ఉంది పదును. భీష్ముని యొక్క పరాక్రమ వైఖరిని చూస్తూ పార్థుని యొక్క మృదు విక్ర యుద్ధతాం మెత్తగా యుద్ధం చేస్తున్న అర్జునుడిని గమనిస్తూ మృదు యుద్ధతాం ఈ రెండింటినీ గమనిస్తూ కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా స్మరించాడు. చేతికి చక్రం వచ్చింది రండి. చేతికి చక్రం రాగానే రథం దిగాడు కృష్ణ పరమాత్మ. రథం దిగి ఎలా వస్తున్నాడంటే దృశ్యం మనం చూడొద్దా మనస్సులో? తతస్సు నాభం వసుదేవ పుత్ర సూర్యప్రభం వజ్రసమ ప్రభావం క్షుర్రాంత ముద్యమ్య భుజేన చక్రం రథాదవప్లుత్య విసృజ్య వాహాన్. పగ్గాలు పట్టిన చేతిని విడిచిపెట్టి తలంచుకోగానే స్వామి చేతికి సుదర్శనం వచ్చింది రండి. సుదర్శనం ఎలా ఉందంటే ఒక బంగారు పద్మంలా ఉందిట, పద్మానికి నాళంలా ఉందిట స్వామి యొక్క చెయ్యి. ఎంత అద్భుతంగా వర్ణించారు. అలా ఉన్నాడు స్వామి. రథం దిగి మహావేగంగా వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు సకంపయన్ గాం చరణై మహాత్మా. స్వామి యొక్క పాదముల తాకిడితో భూమి కంపించిపోతూ ఉంటే వేగేన కృష్ణ ప్రససార భీష్మం మదాంధమాజవు సముదీర్ణ దర్పం సింహో జిఘాంసన్నివ వారణేంద్రం. ఎలా వెళుతున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఏనుగు మీదకి సింహం లంఘించినట్లు వెళుతున్నట్ట. సోభిద్రవన్ భీష్మమనీక మధ్య క్రుద్ధో మహేంద్రావరజ ప్రమాధి వ్యాలంబి పీతాంత పటశ్చ కాశే ఘనో యథా ఖే తటి దావనద్ధ వ్యాలంబి పీతాంత పటశ్చ కాశే. ఆయన పీతాంబరం ధరించి ఉన్నాడు. పైన కూడా ఉత్తరీయముగా బంగారు రంగు పటము ఉన్నది. ఆ పచ్చని వస్త్రము ఆయన వెళుతుంటే జారుతోంది రండి క్రిందకి. అలా వెళుతున్నాడు. ఆ పీతాంబరధారి అయిన కృష్ణుడు మెరుపు తీగతో ఉన్నటువంటి మేఘం వలె ఉన్నాడయ్యా ఆ ఇంద్ర సోదరుడు ఉపేంద్రుడు అని వర్ణించారు. అలా వెళుతూ ఉండగా ఒక్కసారిగా భీష్ముడు అంత యుద్ధం చేస్తున్నవాడు కూడా వెంటనే ధనుస్సుని బాణాన్ని అలా విడిచిపెట్టి రథంలో గభీమని దిగాడండి కిందకి. దిగి మోకాళ్ల మీద నిలబడి ఆనందాశ్రువుడితో కృష్ణ పరమాత్మను చూసి, ఏ హే హి దేవేశ జగన్నివాస నమోస్తుతే మాధవ చక్రపాణే ప్రసయ్య మాం పాతయ లోకనాథ రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ శ్రేయ పరస్మిన్ నిహతైవ లోకే సంభావితోస్మంధక వృష్టినాథ లోకై స్త్రిభిర్వీరత్వభావాభియానాత్. ఆహా, ఎంత అద్భుతంగా వస్తున్నవయ్యా నా కోసం. హే దేవేశ జగన్ నివాస, సమస్త జగత్తుకు ఆధారమైన వాడవయ్యా, అటువంటి నువ్వు చక్రపాణి రథం దిగి వస్తున్నావు, ఇంతకంటే భాగ్యమేముందయ్యా, ఎదురు చూస్తున్నా, సంహరించు, ఆనందంగా సంహరించు, ధన్యుణ్ణైపోతానయ్యా అని రెండు చేతులు దౌజలించి నమస్కరిస్తున్నాడు భీష్ముడు. వెంటనే కృష్ణుడు దిగినటువంటి స్థితిని చూసి అర్జునుడు కూడా వెంటనే దిగి కృష్ణుడి వెంట పరిగెడుతుంట. కృష్ణ ఆగవయ్యా ఆగు అంటున్నాడు. ఆ అంటున్నప్పుడు కూడా స్వామిని కోపాన్ని ఉపసంహరించుకో అని వెళుతూ ఉంటే కృష్ణుడు పట్టుకోలేకపోయేటండి అర్జునుడు. ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. కృష్ణుని యొక్క ప్రతాపాన్ని అందుకోలేక చాలా అంత అర్జునుడికి కూడా ఆయాసం వచ్చిందిట. స్వామి బాహువులు అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. పొడవయ్యిన బాహువులు కలిగిన అర్జునుడు కానీ అందుకోలేకపోతున్నాడు. మొత్తానికి ఒక పెనుగాలి చెట్టును లాగుకుపోయినట్లుగా అర్జునుడు కృష్ణుడిని పట్టుకుంటే అర్జునుడితో పాటు వెళ్ళిపోతున్నట్టు కృష్ణుడు. ఎంత అందమైన వర్ణన చూడండి. ఒక పెనుగాలి చెట్టును లాగుకుపోయినట్లుగా కష్టపడి వచ్చి తన చేతిని పట్టుకున్న అర్జునుడు కూడా లాక్కుపోతూ చేతిలో చక్రం వదలకుండా వెళ్తున్నట్టు పరమాత్మ. నన్ను విడిచిపెట్టు, మొత్తం వెళ్ళిన సంహరిస్తానంటున్నాడు. ఎంత రమ్యమైన దృశ్యం అండి. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చను దెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయుకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచుమ విసిక వృష్టి ధరలి జనుదించు దేవుండు దిక్కు నాకు వాసుదేవుండు దిక్కు నాకు. ఆ భవ్యమైన దృశ్యం అది చూస్తూ అందరు ఆశ్చర్యచకితులైపోతున్నారు. అంతవరకు విజృంభిస్తున్న ఈ సేనలు ఆ సేనలు కూడా దిగ్భ్రాంతికులోనే చూస్తున్నాయి స్వామి యొక్క మహాస్వరూపాన్ని. ఎప్పుడైతే అర్జునుడు గట్టిగా పట్టుకుని స్వామి కోపాన్ని ఉపసంహరించుకో, మా పాండవులందరికీ నువ్వు దిక్కయ్యా, నా కొడుకుల మీద సోదరుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, వెనక్కిరా, నువ్వు ఆయుధాన్ని పట్టవు, యుద్ధం చెయ్యవు, దయచేసి ఉపేంద్రా వెళ్ళు. నువ్వెందుకు పట్టావో నాకు తెలుసు, నేను చెయ్యవలసిన పరాక్రమాన్ని చూపించవలసిన శౌర్యాన్ని చూపించకుండా తాత అనే గౌరవంతో మృదుత్వంగా ఉన్నాను కనుక నన్ను హెచ్చరించడానికి నువ్వు ఆ పనిచేసావు, నేను నా ప్రతిజ్ఞ అనుసరించి యుద్ధం చేస్తాను, నన్ను మన్నించు పద అన్నాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ రథం మీదకి వెళ్ళి పాంచజన్య శంఖాన్ని ఊదేడు, దేవదత్త శంఖాన్ని మ్రోగించాడు అర్జునుడు, తెల్లని గుర్రాన్ని తోలుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ పార్థసారథికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి.